శారీరం మే హృషీకేశ పుండరీకాక్ష మానసం పాపం ప్రసమయాయాతు వక్రతం మమ మాధవ. అర్థాత్ హే హృషీకేశ జీ, ఆపకే నామ ఉచారణ సే మేరా శారీరిక పాప నష్ట హో జాయ. హే పుండరీకాక్ష, ఆపకే సమరణ సే మేరా మానస పాప శాంత హో జాయ. తథా హే మాధవ, ఆపకే నామ కీర్తన సే మేరే వాచిక పాప కా నాశ హో జాయ. యదభుంజానాపి వంస్తిష్ఠన్ స్వపన్ జాగ్రద్ యతస్థితః అకారసం పాపమరథార్థం కాయేన మనషా గిరాం మహద్దల్పం చ యత్ పాపం తయోర్ని నరకావహం తత్సర్వం విలయం యాతు వాసుదేవస్య కీర్తనాత్. అర్థాత్ మేనే ఖాతే పీతే ఖడే హోతే సోతే జాగతే తథా ఠహరతే సమయ మన వాణి ఔర్ శరీర సే స్వార్థ యా ధన కే లియే జో కుత్సిత యోనియో ఔర్ నరకో కీ ప్రాప్తి కరానే వాలా మహాన్ యా థోడా పాప కియా హై వహ సబ్ భగవాన్ వాసుదేవ్ జీ కా నామ ఉచారణ కర్నే సే నష్ట హో జాయ్. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం జయత్ అస్మిన్ సంకీర్తితే విష్ణు యత్ పాపం తత్ ప్రణశ్యతు. అర్థాత్ జిసే పార బ్రహ్మ పరం ధామ ఔర్ పరం పవిత్ర కహతే హై వహ తత్తవ భగవాన్ విష్ణు జీ హీ హై. ఇన్ శ్రీ విష్ణు భగవాన్ జీ కా కీర్తన్ కర్నే సే మేరే జో భీ పాప హో వే నష్ట హో జాయ్. యత్ ప్రాప్య చ నివర్తంతే గంధ స్పర్శ వివర్జితం సూరయస్తత్ పదం విష్ణోస్తత్ సర్వం మే భక్తవత్సలం. అర్థాత్ జో గంధ ఔర్ స్పర్శ సే రహిత హై జ్ఞానీ పురుష జిసే పాకర్ ఉన్హే ఇస్ సంసార్ మే నహీ లోటతే వహ శ్రీ విష్ణు జీ కా హీ పరమ పద్ హై వహ సబ్ ముజే పూర్ణ రూప సే ప్రాప్త హో జాయ్. పాప ప్రసమనం స్తోత్రం యః పఠే శృణుయాన్నరః శారీరైర్మానసైర్వాచా కృతః పాపైః ప్రముచ్యతే ముక్తః పాపగ్రహాదిభ్యో యాతి విష్ణోః పరం పదం తస్మాత్ సర్వప్రయత్నేన స్తోత్రం సర్వాఘనాసనం ప్రాయశ్చిత్తమగోఘానం పఠితవ్యం నరోత్తమే. అర్థాత్ యహ పాప ప్రశమన నామక స్తోత్ర హై జో మనుష్య ఇసే పఢతా ఔర్ సునాతా హై వహ శరీర మన ఔర్ వాణి ద్వారా కియే హువే పాపో సే ముక్త హో జాతా హై. ఇత్నా హీ నహీ వహ పాప గ్రహ ఆది కే భయ సే భీ ముక్త హోకర్ భగవాన్ విష్ణు జీ కే పరమ పద్ కో ప్రాప్త హోతా హై. యహ స్తోత్ర సబ్ పాపో కా నాశక తథా పాప రాశి కా ప్రయాశ్చిత హై. ఇసిలియే శ్రేష్ఠ మనుష్యో కో పూర్ణ ప్రయత్న కర్కే ఇస్ స్తోత్ర కా పాఠ కర్నా చాహియే. హే రాజన్, ఇస్ స్తోత్ర కే శ్రవణ మాత్ర సే పూర్వ జనం తథా ఇస్ జనం కే కియే హువే పాప భీ తత్కాల నష్ట హో జాతే హై. యహ స్తోత్ర పాప రూపీ వృక్ష కే లియే కుఠార ఔర్ పాపమయ ఇంధన్ కే లియే దావనల్ హై. పాప రాశి రూపీ అంధకార సమూహ కా నాశ కర్నే కే లియే యహ స్తోత్ర భగవాన్ సూర్య జీ కే సమాన్ హై. మేనే సంపూర్ణ జగత్ పర్ అనుగ్రహ కర్నే కే లియే ఇసే తుమ్హారే సామ్నే ప్రకాశిత కియా హై. ఇస్కే పుణ్యమయ మహాత్మ్య కా వర్ణన్ కర్నే మే స్వయం శ్రీ హరి జీ భీ సమర్థ నహీ హై. సారె బోలో భగవాన్ శ్రీ నారాయణ జీ కీ జయ. పాతాల్ ఖండ్ అధ్యాయ 143 విశాఖ మాస మే సనాన్ తర్పణ ఔర్ శ్రీ మాధవ పూజన్ కీ విధి ఏవం మహిమా. అంబరీష్ జీ నే పూచా, హే మునె, విశాఖ మాస కే వ్రత కా క్యా విధాన హై, ఇస్మే కిస్ తపస్యా కా అనుష్ఠాన కర్నా పడతా హై, క్యా దాన హోతా హై, कैसे स्नान किया जाता है और किस प्रकार भगवान केशव जी की पूजा की जाती है। हे ब्रह्म ऋषि, आप श्री हरि जी के प्रिय भक्त तथा सर्वज्ञ हैं, अतः कृपा करके मुझे ये सब बातें बताइए। नारद जी ने कहा, हे साधु श्रेष्ठ सुनो, वैशाख मास में जब सूर्य मेष राशि पर चले जाएं तो किसी बड़ी नदी में, नदी रूप तीर्थ में, नद में, सरोवर में, झरने में, देवकुंड में, स्वतः प्राप्त हुए किसी भी जलाशय में, बावड़ी में अथवा कुएं आदि पर जाकर नियम पूर्वक भगवान श्री विष्णु जी का स्मरण करते हुए स्नान करना चाहिए। स्नान के पहले निमांकित श्लोक का उच्चारण करना चाहिए। यथा ते माघवो मासो वल्लभो मधुसूदन प्रातःस्नानेन मे तस्मिन् फलदः पापः भव। अर्थात हे मधुसूदन जी, माधव अर्थात वैशाख मास आपको विशेष प्रिय है, इसीलिए इसमें प्रातः स्नान करने से आप शास्त्रोक्त फल के देने वाले हो और मेरे पापों का नाश कर दें। इस प्रकार कहकर मौन भाव से उस तीर्थ के किनारे अपने दोनों पैर धो लें, फिर भगवान श्री नारायण जी का स्मरण करते हुए विधि पूर्वक स्नान करें। स्नान की विधि इस प्रकार है, विद्वान पुरुषों को मूल मंत्र पढ़कर तीर्थ की कल्पना कर लेनी चाहिए। ओम नमो नारायणायम, यह मंत्र ही मूल मंत्र कहा गया है। पहले हाथ में कुश लेकर विधि पूर्वक आचमन करें तथा मन और इंद्रियों को संयम में रखते हुए बाहर भीतर से पवित्र रहें, फिर चार हाथ का चकोर मंडल बनाकर उसमें निमांकित मंत्रों द्वारा भगवती श्री गंगा जी का आवाहन करें। विष्णु पाद प्रसूता से वैष्णवी विष्णु देवता त्राहिनस्त्वेन सस्तस्माद् आजन्म मरणांतिका तिस्प्रह कोट्योर्ध कोटि च तीर्थानां वायुरब्रवीत दिविः भुव्यन्तरिक्षे च तानि ते सन्ति जाह्नवी नन्दिनीति च मे नाम देवेषु नलनीति च दक्षा प्रथा वियंगंगा विश्वकाया शिवामृता विद्याधरी महादेवी तथा लोक प्रवासिनी क्षेमंकरी जाह्नवी च शांता शांति प्रदायिनी। हे गंगे, तुम भगवान श्री विष्णु जी के चरणों से प्रकट हुई, श्री विष्णु जी ही तुम्हारे देवता हैं, इसीलिए तुम्हें वैष्णवी कहते हैं। हे देवी, तुम जन्म से लेकर मृत्यु तक समस्त पापों से मेरी रक्षा करो। स्वर्ग, पृथ्वी और अंतरिक्ष में कुल 3.5 करोड़ तीर्थ हैं, ऐसा वायु देवता का कथन है। माता हे ज्वाहवी, वे सभी तीर्थ तुम्हारे अंदर मौजूद हैं। देवलोक में तुम्हारा नाम नंदिनी और नलिनी है, इनके सिवा दक्षा, पृथ्वी, व्यदंगा, विश्वकाया, शिवा, अमृता, विद्याधरी, महादेवी, लोक प्रसादनी, शेम शंकरी, ज्वाहवी, शांता और शांति प्रियादानी आदि तुम्हारे अनेकों नाम हैं। स्नान के समय इन पवित्र नामों का कीर्तन करना चाहिए, इससे त्रिपथ गामिनी भगवती माता गंगा जी उपस्थित हो जाती हैं। 7 बार उपयुक्त नामों का जप करके संपुट के आकार में दोनों हाथों को जोड़कर उनमें जल लें और 4, 6 या 7 बार मस्तक पर डालें। इस प्रकार स्नान करके पूर्ववत मृतिका को भी विधिवत अभिमंत्रित करें और उसे शरीर में लगाकर नहा लें। मृतिका को अभिमंत्रित करने का मंत्र इस प्रकार है,